విశ్వావసువు కూడా స్వర్గము నుండి వచ్చెను. విశ్వావసు దేవదూతలిరువురు ధర్మదేవునకు రురువు సగమాయువు ప్రమద్వరకీయ నిశ్చయించినాడని చెప్పగా ఆతడు సమ్మతించెను. దేవదూత ప్రమద్వరను రురువర్ధాయువుతో పునర్జీవితురాలనొనర్చి వెంటనే ఆమెను రురునకు సమర్పించెను. కనుక మణిమంత్ర ఔషధములచే ప్రాణరక్షణము శాస్త్ర సమ్మతమైన ఉపాయము అని పలికి మంత్రులను తనకు రక్షకులనుగా చేసికొని ఏడంతస్తుల మేడ నిర్మింపజేసి మంత్రులతో ఆ మేడ నెక్కెను. రాజా మేడయందే స్నానభోజనాది సర్వకార్యములు నిర్వర్తించుచు మంత్రులతో నాలోచనలు చేయుచు దినములు లెక్కపెట్టుచుండెను. పరీక్షిత్తు విప్రశాపమున మరణించుట. ఆ సమయమున మంత్రవేత్తయగు కశ్యపుడను నొక మునిధనార్థి అయి రాజునకు చావు తప్పించి డబ్బు సంపాదించుటకు రాజున్న చోటకు బయలుదేరెను. ఆనాడే తక్షకుడు బ్రాహ్మణ వేషముతో రాజు వద్దకు వెళ్ళుచు దారిలో కశ్యపుని చూచి నీవెక్కడకు ఏమి పని మీద వెళ్ళుచున్నావని ప్రశ్నింపగా ఆతడు నా మంత్ర ప్రభావముచే రాజును బ్రతికించి ధనమును సంపాదింపవలెనని వెళ్ళుచున్నాను అని పలికెను. అప్పుడు తక్షకుడు నీకు కావలసినంత ధనము నేనే ఇచ్చెదను, శ్రమపడక నీవింటికి వెళ్ళుమనగా కశ్యపుడు ధ్యానించి రాజునకు మరణము తప్పదని ఎరిగి తక్షకుని నుండి కావలసిన ధనమును తీసుకొని ఇంటికి వెళ్ళెను. తక్షకుడు సర్పములను తాపసులనుగా మార్చి రాజదర్శనమునకు పంపెను. తాను కూడా తాపస వేషముతో మంచి ఫలములను రాజునకు తీసుకుని వెళ్ళుచు ఒక పండులో చిన్న పురుగు రూపమున తాను దూరియుండెను. ఆనాడు రాజదర్శనము నిషేధింపబడుటచే మరునాడు రమ్మని ద్వారపాలకులు చెప్పిరి. బ్రాహ్మణ వేషములోనున్న సర్పములు తాము తెచ్చిన ఫలములను మహారాజునకు పంపి వెడలిపోయిరి. పిమ్మట రాజు మంత్రులతో మీరి పండ్ల నారగింపుడు, నేను కూడా నొక పండును తినెదనని యొక పండును చీల్చగా నల్లని కన్నులతో ఎర్రని పురుగు కంటబడెను. ఇప్పుడు సూర్యుడస్తమించును, నాకు శాపము గడచినది, నేను తక్షక విషమునకు భయపడుటయేలా అని ఆ పురుగును తన కంఠముపై నుంచుకొనెను. ఆ పురుగు వెంటనే భయంకర తక్షక రూపము దాల్చి రాజు మెడను చుట్టి కాటువేసెను. మంత్రులెల్లరూ ఆశ్చర్యపడి మిక్కిలి దుఃఖించిరి. ఆ సర్పమును చూచి ఎల్లరూ భయపడి పరువెత్తిరి. రక్షకులు గొల్లున నేడ్చిరి, హాహాకారములు మిన్నుముట్టినవి. తక్షకుని విషాగ్ని జ్వాలలు చెలరేగి రాజును నిలువున కాల్చి ప్రాణములను తీసినవి. తక్షకుడు రాజు ప్రాణములు తీసి ఆకాశమునకెగిరెను. రాజు కాలిపడిన చెట్టు వలె ప్రాణాలు వదిలి నేలపై కూలెను. జనులెల్లరూ మృతుడైన రాజును చూచి మిగుల దుఃఖించిరి. పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడు వసినాడగుటచే మంత్రులు రాజునకు పరలోక క్రియలు జరిపించిరి. మంత్రులు పౌర జానపదులును బాలుడగు జనమేజయుని ఒక సుముహూర్తమున సింహాసనముపై కూర్చుండబెట్టిరి. జనమేజయునకు కృపాచార్యులు ధనుర్వేదమునంతయను నేర్పెను. జనమేజయుడు అన్ని విద్యలను నేర్చి బలశాలి అయి పరమార్థవేత్తయై జితేంద్రియుడై ధర్మరాజువలే రాజ్య పరిపాలన మొనర్చెను. అతనికి కాశీరాజు సువర్ణవర్మాక్షుడు వపుష్టమయను తన కన్యనిచ్చి వివాహము జరిపెను. తన పరిపాలనచే ప్రజలను పరీక్షిత్తు సంతసింపజేసెను. ఆస్తిక మహాముని జనమేజయుని సర్పయాగమును మాన్పించుట. తక్షకునిచే బాధింపబడిన ఉత్తంకుడను ముని జనమేజయుని వద్దకు వచ్చి, నీ తండ్రిని చంపిన తక్షకునకు నీవు ప్రతీకారము చేయకుండుట న్యాయము కాదని పలికి, పూర్వము రురువను ముని తన భార్య పాముకాటుచే మరణించగా కనపడిన ప్రతి పామును చంపెనని చెప్పి ప్రతీకార చర్యకు ప్రోత్సహింపగా, జనమేజయుడు మంత్రుల రావించి నేను సర్పయాగమొనర్చి సర్పముల నగ్నిలో వేల్చి తక్షకునకు ప్రతీకారమొనర్ప నిశ్చయించితిని. గంగాతీరమున యాగమునకు తగిన చోటు నిర్ణయింపుడు. 100 స్తంభములతో మండపము నిర్మింపవలెను. అందు శ్రేష్టమైన యజ్ఞవేదిక నమర్పదలయును. సర్పయాగము మహాఘనముగా సాగవలెను. ఈ యాగమందు తక్షకుడు పశువు ఉత్తంక మహర్షి హోతగా నుండవలయును. త్వరగా వేద పారగులగు బ్రాహ్మణుల నహ్వానింపుడు అని యాజ్ఞయిచ్చెను. తక్షకుడి సంగతి తెలిసి ఇంద్రుని రక్షింపుమని కోరగా అతడు తక్షకునకు భయమిచ్చెను. ఉత్తంకుడు ఈ విషయము తెలిసి ఇంద్రునితో సహా తక్షకుని వేల్చుచున్నానని మంత్రము చదివెను. అప్పుడు తక్షకుడు జరత్కారు కుమారుడగు నస్తీకుని స్మరింపగా, నాతడు జనమేజయుని యజ్ఞము వద్దకు వచ్చి రాజును స్తుతింపగా, జనమేజయుడు సంతోషించిన కోరిన ఏమని అడిగెను. ఆస్తికుడు, మహారాజా, ఈ యజ్ఞము నాపివేయుము, ఇదియే నా కోరిక అని పలికెను. సత్యమునకు బద్ధుడైన జనమేజయుడు యాచకుని కోరిన ప్రకారము యజ్ఞమును విరమించెను. కాని జనమేజయ మహారాజునకు శాంతి చేకూరలేదు. అతడు తన మనశ్శాంతికి వేదవ్యాస మహర్షి నుపాయమడిగెను. వ్యాసమహర్షి మహాసభలో జనమేజయునకు రసభరితమైన దేవీ భాగవతమును వినినచో నీకు మనశ్శాంతి కలుగగలదనను. అప్పుడు జనమేజయుడి, యాస్తీకుడెవడు ఈ యాగ విఘ్నము నేలచేసెను, సర్పములను రక్షించినచో వీనికి ఏమి లాభము తెలుపమనగా వ్యాసుడు ఇట్లు చెప్పెను. ఆస్తిక మహాముని జన్మ వృత్తాంతము. పూర్వము జరత్కారువను ముని గృహస్థుడు కాలేదు. అందుచేనతని పితృదేవతలు పెద్ద గుంటలో వ్రేలాడుచుండిరి. వారిని చూచి జరత్కారువు ఇందుకు కారణమడుగగా, నీవు పెండ్లి చేసి కొనకపోవుటయే అని వారు సమాధానమిచ్చిరి. నీవు పెండ్లి చేసి కొనుమని వారు జరత్కారుడిని అడిగిరి. జరత్కారుడు, పూజ్యులారా, నా పేరుతో సమానమగు పేరు కలిగి అనుకూలురాలైన కన్య కోరకనే లభించినచో తప్పక పెండ్లియాడి గృహస్థ జీవితము సాగింతునని వారితో పలికి తీర్థయాత్రకు వెళ్ళెను. నాగమాతయైన కద్రువ తన మాట వినని పాములను అగ్నిలో పడునట్లు శపించెను. అవి అన్నీ జనమేజయుని సర్పయాగమున అగ్నికి ఆహుతి అయినవి. తల్లిచే శపింపబడిన వాసుకి మొదలగు పన్నగములు బ్రహ్మను శరణువేడుగా, నాతడు జరత్కారుమునికి అతని పేరుగల నాగకన్యను వివాహము చేసినచో నా దంపతులకు పుట్టువాడు మీకిష్టమును తొలగింపగలడని చెప్పెను. అతడాస్తీకుడను పేరు పిలువబడుననియు బ్రహ్మ పలికెను. వాసుకి తన సోదరి అయిన జరత్కారును జరత్కారు మునికి సవినయముగా సమర్పించెను. వారిరువురు పర్ణకుటీరమున నివసించుచుండిరి.